క్షుల్లగవైష్టంభం స్వాలయిక సో రాజా ఆ దేవా ఇంద్రస్వాయ దివాయే సంప్రదాయ అశ్యాద్యం అపామూర్వాయ సయమా సముద్రా Oh. ఇంద్రక్రతున్న ఆయా బ్రహ్మాయుష్మాని తిష్టదాయ పునా ఆ Oh, my. అతిశో